పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 16వ భాగం. 1936లో ముల్లెర్ అనే జర్మనీ శాస్త్రజ్ఞుడు ఫీల్డ్ ఏ మిషన్ సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. ఈ పరికరంలో గాలి తీసేసిన పాత్రలో ఒక సన్నని సూదిమొనని అమర్చుతారు. సూదికొనకు ఎదురుభాగంలో రసాయనాలతో కూడిన తెర ఉంటుంది. సూదిమొనని వేడి చేసినప్పుడు అందులోంచి కణాలు వెలువడతాయి. అలా వెలువడ్డ కణాలు సరళరేఖల్లో ప్రయాణించి ఎదురుగా ఉన్న తెరని గుద్దినప్పుడు ఆ తెర మెరుస్తుంది. తెర మీద మెరుపులను బట్టి సూదికొనలోని పదార్థంలోని అణువుల నిర్మాణాన్ని తెలుసుకోవచ్చు. ముల్లర్ ఈ పరికరాన్ని ఇంకా వృద్ధి చేశాడు. 1950లలో మెరిసే తెర యొక్క ప్రతిబింబాన్ని తీయగలిగాడు, అంటే ఫోటోగ్రాఫ్ తీయగలిగాడు. ఈ ఫోటోలో సూదికొన నుంచి వెలువడిన స్వతంత్ర పరమాణువులని చూడవచ్చు. చివరికి మనం పరమాణువులను చూడగలిగాం. పరమాణువులనేవి ముక్కలు చేయలేని మరియు అంతకంటే చిన్నది ఉండటానికి వీలులేని వస్తువు అని లియోసిప్సిస్ మరియు డెమోక్రిటస్లు ఆలోచించారు. ఆటమ్ అంటే ముక్కలు చేయలేని అని అర్థం. డాల్టన్ కూడా ఇలాగే ఆలోచించాడు. పైగా 1900లలో రసాయన శాస్త్రజ్ఞులు పరమాణువులే అతి చిన్నవి అని ఖచ్చితంగా నమ్మేవారు. మరియు పరమాణువులు చిన్న బంతులులాగా గట్టిగా ఉండి సున్నితమైన ఉపరితలాన్ని కలిగి ముక్కలు చేయలేనివి అని ఊహించుకునేవారు. 1900 చివరికి పరమాణువే చిన్న కణం కాదని తెలిసింది. పరమాణువే ఎన్నో రకాల చిన్న చిన్న కణాలతో ఏర్పడిందని తెలిసింది. ఈ ఉపకణాలలో ముఖ్యమైన వాటిలో ఎలక్ట్రాన్ ఒకటి. ఇది అతి చిన్న పరమాణువైన హైడ్రోజన్ పరమాణువులో 1/1837వ వంతు బరువు ఉంటుంది. ముల్లెర్ ఫీల్డ్ ఎమిసన్ సూక్ష్మదర్శినిలో సన్నని సూది కొన నుండి వెలువడిన కణాలే ఎలక్ట్రాన్లు. పరమాణువుల యొక్క మధ్య భాగంలో ఒక చిన్న కేంద్రం ఉంటుందని ఈ రోజులలో శాస్త్రజ్ఞులకి తెలుసు. ఈ చిన్న కేంద్రం బరువే ఇంచుమించు పరమాణు భారంకి సమానంగా ఉంటుంది. ఈ పరమాణు కేంద్రం చుట్టూ కొన్ని తేలికపాటి ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణువు లోపల ఏముంటుంది అని శాస్త్రజ్ఞులు కనుక్కోవటం అనేది ఒక పెద్ద క్లిష్టమైన కథ. ఇది ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక పుస్తకంలో చెప్పాల్సిందే. ఇంతటితో పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం అనే ఈ పుస్తకం సమాప్తం.